ఇంద్రమేధసాతయే పాకాసందమిషిర ప్రణయసి ప్రాణవజ్జనయసి సత్యశ్చిత్తమభిష్టాజేకరోపశ్చ వాజినం సాస్మాకమనవజ్జదూతుజాన వేధసామిమాం వాచన్న వేధసాం శశ్రుధియస్మాతనాసుకాసుచిద్దక్షాయ్యాయింద్రభరాహూతజేంద్రభిరసి ప్రదోర్తజేంద్రుభిః యస్సురైస్వాసనీతాయో విప్రైర్వాజంతరూతా తమీశానాసాయిరథంత వాజినం రక్షమత్యన్న వాజినం దశస్మోహిష్మాృషాఢం పింబసిత్వచంకంచిద్యావీరరం సూరమత్యం పరివృణక్షిమత్యం ఇంద్రోదలుభ్యం తద్దివే తద్రుద్రాయస్వజాససే మిత్రాయ వోచంబరూనాయ సప్రథస్సుమృళీకాయ సప్రథాః అస్మాకం వయింద్రముష్మశీష్టయే సఖాయం విశ్వాయం ప్రాసహంయుజం వాజేషు ప్రాసహంయుజం అస్మాకం బ్రహ్మోదయే వా వృత్సుషుకాసూచిత్ నహిత్వా శత్రుస్తరతే స్తృణోషియం విశ్వం శత్రుం స్తృణోషియం నిషు నమాతిమతిం గయస్య జిత్తే జిష్టాభిరణేభిర్నోతిభిరుద్రాభిరుగ్రోతిభిః నేషే నో యథా పురాణేనాసూరమన్యాసే విశ్వాని పూర్వరపవర్షివన్హిరాసావన్హ్యన్నో అచ్చ ప్రద్వోజేయం భవ్యాజేందేహవ్యో నయజిషవాన్మన్మరే జతిరక్షోహమన్మరే జతి స్వయం సో అస్మదానిదో వధైరాజేతదుర్మతిం అవశ్రవేదఘసం సోపదరమమ క్షుద్రమేవ శ్రవేద్ మనేమ తద్ధోత్రాజాచిదంత్యా వనేమ రజం రాజివ సువీర్యం రణ్వం సంతం సువీర్యం దుర్మన్మానం సుమంతోభిరేమిషావ్రేచీమహి సత్యాభిరన్నం జుమ్నహోజిభిర్యత్రం జుమ్నహోజిభిః ప్రప్రావో అస్మే స్వయసోభిరుచీవరివర్గజింద్రో దుర్మదీనాం దుర్మదీనాం స్వయం సారేషయ్యానా ఉపేషే అత్రైః హతేమ సన్నవక్షతి క్షిప్తాజోర్నిర్నవక్షతి సన్న ఇంద్రరాజాపరీణ సాహి పథా పురోయాహ్య రక్షసన పరాకస్వాస్తమీక వాగినో దూరాధారాదమిష్టేభిస్తాహ్యభిష్టేభిః సన్న ఇంద్రరాజాతరుషసోగ్రం చిత్వా మహిమా సక్షతమాసే మహే మిత్రం నావాసే ఓజిష్ఠత్రాదరవీదారసంకంచీతమత్య అన్యమస్మద్రిషేయసంచీదద్రిభోరిక్షంతం చిదద్రివః వాగినా ఇంద్రదృష్టదశ్రుధోవజాతా సదమిద్దుర్మదీనాం దేవస్సందుర్మదీనాం హంత పాపస్య రక్షసస్త్రాతా విప్రస్య మావాతః అథాహిత్వాజనితాజీజనద్వసో రక్షోహణం ద్వాజీజనద్వసో ఏంద్రజాహ్యుపనఃపరావతో నాయమచ్చా విదధానివసత్వాదిరస్తం రాజేవసత్వాదిః అపామహే త్వా భజం ప్రజస్వంతః సుతే సజా పుత్రాసో న పితరం వాజసాతజేమం జ్యేష్ఠం వాజసాతజే విభాసోపమింద్రసుపానాద్రిభిః కోసేన సిక్తమబలం నమంసాదస్తాదృశానో నమంసకః మదాయ హర్యదాజాతే ద్విష్టమాయధాయాసే ఆత్మా యచ్ఛంతు హరిజోలసూర్యమహావిశ్వే వసూర్యం అభిందద్దివో నిహితం గుహా నిధిం వే ఇంద్రియర్ణ గర్భం పరివేగమస్మన్యనంతే అంతరస్మాని వ్రజం వజ్రీగవాది వసిషా సన్నంగీరస్తమః ఇంద్రోమస్మే దిగ్మమసనాయసం సరిహత్యాయసం సద్వోజాసవోంద్రమద్మనా వృక్షం మలినో నివృష్టసి పరస్వే నివృష్టసి ంద్రసాధ్యాయింద్రసప్తవేచ్ఛా సముద్రమసృజోరసాంగివాజయతోరసాంగివ ఇత ఊదీరాయుంజతమానవత్తమక్షీతం ధేనూరీభమనామే విశ్వదోహసోజనాయ విశ్వదోహత ఇమాం దేవాసం వసూయంత ఆజభోరథన్నధీరస్వపా అదక్షిణః సున్నాయత్వామాదక్షిణుః శుంభంతో జేన్యం యథాపాదేషు విప్రభాజినం అత్యమివసవసే సాతజేధనా విశ్వాధనాని సాతజే వినత్పురోణపతిమింద్రపూరవేదికో దాసాయమహీ దాసుటేనుతో వజ్రేణ దాసుటేనుతో అతిథిగ్వాయ సంవరం గిరేరుగ్రో అవాభరత్ మహోధనా నిజయ మానవోజ సా విశ్వాధనాన్యోజ సా ఇంద్రస్వమత్సేయమానమార్యం ప్రభద్విశ్వేషు సతమోదిమాజిషు స్వర్ణేలేష్వాజిషు మనభేసాసదం ప్రదార్థం కృష్ణామరంధయత్ తక్షన్న విశ్వం దదృశానమోషధిన్యదృశానమోషధి శూరశ్చక్రం ప్రబృహజ్జాతమోజసా ప్రభిత్తే వాచ మరుణోమూఢాయతి షాణామూఢాయతి ఉశనాయత్వా రావతో జగన్నూతయే కవే సుమ్నాని విశ్వామనూఢేవ దుర్వనిరహా విశ్వేవ దుర్వణీ సలోనవ్యేభిర్వృఢకర్మన్ముక్తై పురాంధరతః పాయుభిః పాయుషగ్మై ిరింద్రస్తమానో వృధీతాహోభిర్వజ్జౌ ఇంద్రాయోరసూరోహణం మదేంద్రాయ మహీ పృథివీపరీమభిర్జున్నసాపరీమభి ఇంద్రం విశ్వే సజోషసో దేవాసోదే పురః ఇంద్రాయ విశ్వాతమనాయమానూషా రాతాని సంతు మానూషా విశ్వేషు దుంజలే సమానమేకం మృఢమన్యపృథక్స్వ నిష్యపృథక్ తమ్మన్న పర్షణి సూరస్ దురిధీమహి ఇంద్రన్నయజ్ఞై స్థిరయంద ఆజమస్తో మేభిరింద్రమాజవాహ ్రజస్య సాతాగమ్యస్య నిసృజస్ సక్షం దయింద్ర నిసృజాద్వాజనాస్వాహ్యంతా సమూహసి ఆవిష్కరి క్రద్గృషణం సజాభువం వజ్రమింద్ర సజాభువం విదృష్టే అస్య వీర్యస్య పూర్ణమః పురోజనింద్రసారధీరవాదీరస్వాదహానో అవాదీరః సహస్రమింద్రమత్యమయధ్యం సవసస్పతే మహీమముష్ణా పృథివీ ఇమా అపోమందసాన ఇమా అపః ఆదిత్యే అస్య వీర్యస్య జర్కిరన్మదేషు వృషన్నుషిజో యథా వీత సఖీయతో యథా వీత చకర్థ కాలమేభ్యః పృతనాథు ప్రవంతవే తే అన్యామన్యాం నద్యం సమిష్ణత శ్రవస్యంతః సమిష్ణత ఉతో నో అస్యాషసో జుషేద్యా అర్కస్ బోధి అమిషోహీమభిస్వర్షాదాహవీమభి యదింద్రహంతేమృథో వృషా వజ్రం చిగేదసి ఆ మే అస్ వేదసోమీయసో మన్వశ్రుధిన వీయస మంతమింద్రవృధానో అస్మయురమిత్రయంత్రమిత్యం వజ్రేణ క్రూరవత్యం నో అఘాయతి సుశ్రవస్తమ విష్టన్నయామన్నపభూత దుర్మతిర్విశ్వాపభూత దుర్మతి ప్రజాభయమోర్వేధన ఇంద్రోదాస్వాదక్ష్యామృతం యజోమానుజామరుష్యత వేదిష్టే అస్మిన్నహన్యధీమో జానసుంవదే అస్మిన్ యజ్ఞే విజాయే మా భరే కృతం వా జయంతో భరే కృతం స్వర్గేవే భర ఆప్రస్య వగ్మన్యుషర్బుధస్వస్మిన్నంజాసి క్రాణస్య స్వస్మిన్నంజాసి అరణ్యంద్రో యథా విదేశీష్ణోపవాచ్య అస్మద్రాదే సధ్యక్షంతు రాతయో భద్రా భద్రస్య రాతయాః తత్ప్రజ ప్రత్నదాదేశుక్మణం యస్మిన్ యజ్ఞే వారమకృంగ దక్షయ భృతస్య వారశిక్షయం విదల్వోచే రథద్విదాంతః పశ్యంది రశ్మిభిః సఘావిదే అన్వింద్రో గవేష నో బంధుక్షిభ్యో గవేష నో యదిచ్ఛాదే పూర్వథా ప్రవాచ్యం యదంగీరోభ్యోరుణోరపవ్రజమింద్రక్షన్నపవ్రజనం ఐభ్యః సమాన్యాదిశాస్మభ్యం జేషియోత్సీజ సున్మభ్యోరంధజాకంచీరవ్రతం రేణాయంతం యదవ్రతం సంయజ్ఞనాం కృతోభిః సూరయేక్షయద్ధనే హితేతరుణందస్రవస్య ప్రయక్షందస్రవస్య వాః తస్మాయుః ప్రజాపతిర్బాధే అర్చన్యోజసా ఇంద్రభోక్యం దిరిషందధీతయో ఏనాధీతయాః ఇవం తమింద్రాపర్వతాపురోయుధాయోన ప్రధన్యాతపదంతమిద్ధకం వజ్రేణంతమిద్ధకం దూరే కర్తా యచ్ఛన్ సద్గహ నంగ్యతి రక్షత్ అస్మాకం శత్రూన్ పరీశూర విశ్వతో ధర్మాదర్శేష్ట విశ్వతాః ఉభే పూనా విరోదశీరుదేన ద్రుహోరామిరంభైరీంద్రాః అభివృద్ధయత్ర హత అమిత్రైల స్థానం పరిదృఢా అసేరన్ అభివృద్ధ్యాచిద్రివ శీర్షాయా తుమతీనా చింధివ డూరినా పద మహవ డూరినా పద అవాసా మఘవంజి సబ్ధో యా తుమతీనా వైరస్థానకే అర్మకే మహావైరస్థే అర్మకే యాసాం తిస్రః పంచాశతో హిర్ణంగైరవావాపః తత్సుతే మనాయతి తకత్సుతే మనాయతి విషంగభృట్యమం వృణం పిశాచీమింద్రసం వృణ సర్వం రక్షో నివర్భయ అవర్మహలింద్రదాదిశ్రుధీరశ్రుశోధేయోః ృష్మిందోజిష్మిర్వధైరుగ్రేభీయతేభూరుషఘ్నోప్రతిదూరసత్వభిస్త్రిశతైరసత్వభిక్షయం పరేణస్వన్వానోయమాయ్యవద్విషో దేవానామవద్విషాః సున్వానయిత్సేషా సతి సహస్రాభాగ్యవృత సున్వానాయేంద్రోదాత్యాభువం మయిందాత్యాభువం ఆత్వాదివోరారహాణాభిప్రయో వాజో వహన్ దిహ పూర్వమీతయే దోమస్య పూర్వమీతయే ఊర్ధ్వతే అనుసూనృతా మనస్తిష్టదు జానతి నియుత్వారథేనాజాహి ధావనే వాయో మఖస్య ధావనే వందనం కృత్వా మందినో వాయలింద్రవోస్మద్ఘ్రాణాసుకృత అవిద్య భోగోభిక్రాణా అవిద్యవ యద్ధక్రాణాయిరధ్యైలక్షంసృందభూతయాః సద్ధీజీనాయుతో దావనేధియ ఉపబృవత జీయంధియాః వాజుర్యుం పేరోహీత వాజురరుణా వాజురసే అజిరాధురివోఢవేవయుష్టాధురివోఢవే ప్రబోధయా పురంధిం జార ఆస సతీమీవ ప్రదక్షయరోదాసీవాస యోషసశ్రవసేవాస యోషసాః తుభ్యాముషాసశ్రుచాయ పరావతి భద్రావస్త్రా దండతేదం సూరస్మిషు చిత్రానం యేషు రశ్మిషు తుభ్యం ధేనుః స భర్తృకా విశ్వావసూ నియోహతే అజానయో మరుతో భక్షణాభ్యో దివా భక్షణాభ్యః తుభ్యం శుక్రాసశ్రుచాయస్తురణ్యభోమదే శూగ్రాజీషణంతభుర్వణ్యపామీషణంతభుర్వణి వాం చారీరస మానో భగమీట్టేతః కవీయే త్వమిశ్వస్మాద్భువనాత్వాసి ధర్మణా సూర్యాత్వాసి ధర్మణా స్వర్ణో వాజవే రామపూర్భ్య సోమానాం ప్రథమః ప్రీతిమర్హసి సుతానాం ప్రీతిమర్హసి ఉదో విహుత్మాదీనాం దిశాంబర్జుషీణాం విశ్వాయుక్తే ధేనవో దుఃఖ్ర ఆశిరం ఘృతం దుఃఖ్రత ఆశిరం శీర్ణం దర్హిర్వనో జాహి వీతలే సహస్రేణ నియుతా నియుత్వదే సతనీభిర్నియుత్వదే తుభ్యం హి పూర్వవీతయే దేవా దేవా జయజయే హృదే సుతా సోమధూమంతో అస్థిరన్మదాయక్రత్వే అస్థిరన్ తుభ్యాయం సోమః పరిభూతో అద్రిభిస్పార్హావసానః పరిభోజమర్హతి శుక్రావసానో అర్హతి తభాయం భాగ ఆయుషు సోమో దేవేషు హూయతే మహావాయో నియుతో యాహ్యస్మయర్జుషాణో యాహ్యస్మయుః ఆనో నియుద్భిశ్వదనీభిరధ్వరం సహస్రిణీభిరుపయాహి వీతయే వాయో హవ్యాది వీతయే తర్వాజం భాగరిక్తి యస్సరస్మిస్సోధ్యేసజా అధ్వర్యభిర్భరమాణా అయం సదవాయో శుక్రాయం సదా ఆహాం రథో నియుక్వాన్ రక్షతపాసేభిత్రయాం సుసుధీతాని వీతయే వాయో హవ్యాని వీతయే వేదం మధ్వో అంధసః పూర్వమేయం హివాం హితం వాజమా చంద్రేణ రాధసాగతమింద్రశ్చ రాధసాగతం ఆభాంధియో వృత్యురధ్వరా ఉపేమమిందం వర్మృజంత వాజిన మాజుమధ్యంత వాజినం తేషాం విపదమస్మయూ ఆనో గంధమిహోత్య ఇంద్రవాయో సుతా నామద్రిభిర్యుమం మదాయ వాజదాయుమం ఇమే వాం సోమా అప్సాసుధ్వర్యుభిర్భరమానా అయం సదవాయో శుక్రాయం సదా ఏతే వామభ్యసృక్షదతిరః పవిత్రమాసవాః యువాయవో దిరోమాన్యవ్యజా సోమాసో అత్యవ్యజా అన్వాయో ససతో యాయిదస్తో యత్ర గ్రాభావదతి తత్ర గచ్చతం గృహమింద్రశ్చ గచ్చతం విశోనృతాదృ శరీయతే ఘృతమా పూర్ణయా నియుతా యాథో అధ్వరమింద్రశ్చ యాథో అధ్వరం అత్రాగతద్వాహేతే మధ్వాహూతిం యమస్వత్థమోపతిష్ఠందయాయవోస్మే కేశం సుజాయవాః సాగం గావస్సువాదే పచ్చతేజభోనదే వాయముపాదస్యంతి ధేనభోనాపాదస్యంతి ధేనవాః ఇమే తే సువాయో బాహ్వోజసోందర్నదీతే పతయన్ుక్షణో మహిర్వ్రాధంత భుక్షణాః ధన్వం చిద్యే అనాశవో ధీరాశ్చిదగీరౌ వసః సూర్యస్యేవ రశ్మయో దుర్నియంత వో హస్తయో దుర్నియంత వా ప్రసృజ్యేష్టం ఋషయాభ్యాం గృహం నమో హవ్యం మతిం భరత మృళయద్భ్యాం స్వాదిష్టం మృళయద్భ్యాం సమ్రాజా ఘృతాసూతి యజ్ఞముపస్తుతా అథైనో క్షత్రం నకృతశ్చ నాధృషే దేవత్వం నూతి దాధృషే అదర్శి గాతురురవే వరీయసీమంతా ఋతస్య సమాజం సరస్మిభిశ్చక్షుర్భగస్య రశ్మిభిః యుక్షం మిత్రస్య దానమర్జం నోపరూణస్య చ అసాదాతే బృహదుఖ్యా అంబజాపస్తుత్యం బృహద్వజా జ్యోతిష్మదీమదీతిం ధారయక్షీతం స్వర్వధీమా సచేతే దివే దీవే జాగృవాంసా దివే దీవే జ్యోతిష్మక్షత్రమాసాతే ఆదిత్యాదాను నస్పతి మిత్రస్తజోర్వరుణో యాతయజ్జనోర్జమాయాతయజ్జన అయం మిత్రాయవరుణాయ సంతామస్సోమో భూత్వభవానేష్వాభగో దేవో దేవేష్వాభగ తం దేవాసో జుషేర కవిశ్వే అద్య సజోషస తథా రాజానాగరథో యతీమా హరతా వా నాయతీమాహే యో మిత్రాయవరు నాజావీధజ్జనో నర్వాణం తమ్ మదీపాతో అంగసోదాస్వాం సంవర్తమం భరత తమర్యమాభిరక్షత్య జోయంతమనుభ్రతం ముక్తైర్యేమః పరిభూషదివ్రతం స్తోమైరాభూషదివ్రతం నమో దివే బృహతి రోదాసీభ్యాం మిత్రాయ వోజం వరుణాయ మీరుషే మృగీరాయ మీరుషే ఇంద్రమగ్నిముపస్తుహి జ్యోక్షమర్యమనం భగం జ్యోగ్భీమంత ప్రజయా సచేమహి సోమస్యోతీ సచేమహి ఊతీ దేవానాం భయమింద్రవంతో మంసీమహి స్వయసో మరుద్భిః అగ్నిర్మిత్రో వరుణః శర్మయం సంతనస్యామ భగవానో భయం చ భద్రం నో అభివాదయమనాః హరిః మద్రేభిర్గో శ్రీదామత్సరా ఇమే సోమా సోమత్సరా ఇమే ఆరాజానాదివిస్మృతాస్మత్రాగంతముపానః ఇమే రామ్ మిత్రావరుణాగవాదిర సోమా శుక్రాగవాదిరః ఇమ ఆయాతమిందవః సోమా సోదధ్యాసిరః సుతా సోదధ్యాసిరః ఉదవా భుషసో భుధి సాగం సూర్యస్య రశ్మిభిః సుతో మిత్రాయ వరుణాయ పీతయే చారుర్హృదాయ పీతయే తాం వాం ధేనుం నవా సరీమం దుహంత్యద్రిభిః సోమం దుహంత్యద్రిభిః అస్మత్రాగం కముపనోర్వాం చ సోమ పీతయే అయం వాం మిత్రావరుణాగృహిస్సుతః సోమాపీతయే సుతః ప్రప్రభూష్ణస్తు విజాతస్య సస్య దేమహి త్వమస్య తపసో నదందరే స్తోత్రమస్య నదందరే అర్చామిసుం నయన్నహమంత్యోజిం వయోభువం విశ్వస్య యో మన ఆయుజుమే మఖో దేవ ఆయుజుమే మఖః ప్రయత్వా పూర్ణన్నజనం నయామాధిస్తోమేభిక్రణమోదృథాపృథపుష్ఠో నీ పరో మృధా ఉపేయత్వామయోభువం దేవం సఖ్యాయమర్త్యా అస్మాకమాంగూఢాం జుమ్నినస్కృతి వాజేషు జుమ్నినస్కృతి యస్య తే పూషాన్ సఖ్యేవి మన్యవక్రత్వా చిత్సంతో వాచా బుభుద్విరయితి క్రత్వా బుభుద్విరే తామనత్వానమీయసి నియుతం రాజీమహే అహేళమాన పురుషం సదరీ భవ బాజే బాజే సరీ భవ అస్యా భూషుణముపసాతయే భువో హేళమానోరరివాజాస్వశ్రమస్య తామజాస్వ పోషుత్వామృతి మహిస్తో మే భక్తస్వ సాధుభిః నగిత్వా భూషంగతిమన్య ఆఘృణేన తే సఖ్యమ బంధుమే అస్తుష్ట్పురో అగ్నిం ధిజాదధాదచ్ఛద్ధో దివ్యం వ్రీణీమహ ఇంద్రభాయో వ్రీణీమహే యర్ధక్రాణా వివస్వ దినాభా సందాయిన వ్యాధి అధ ప్రసూ నముపాయంతు ధీతయో దేవాన్నచ్చానధీతయాః యద్ధత్యం మిత్రావరుణా మృతా దధ్యా దదాసే అమృతం స్వేన మంజునా దక్షస్య స్వేన మంజునా యుగో ఇత్తాధిదద్వస్వపశ్యామహిరంజనం దీభిశ్చ నమనసా స్వేభిః రక్షభిః సోమస్య స్వేభిః రక్షభిః ఇమాం స్తోమే వృద్ధే భయంతో అశ్వినా శ్రావయంతయి భశ్లోక భాజవో యువాం భవ్యాభ్యా ఆజవాః యుగోర్విశ్వా అధిశ్రియః ప్రక్షస్య విశ్వమేధసా ప్రజాయంతే మాం పభయో హిరణ్యయే రథేదస్రా హిరణ్యయే అదేదిదస్రావ్యో నాగవృణ్ణథో యుంజతే వామ్యసయుధోదివిష్టిష్వద్భస్మానోదివిష్టిషు అధీవాం సామ బంధురే రథే దస్రా హిరణ్యే అథే భయంతా మనుసాస తారజాంజ సాసాస తారజాః సతీభిర్న సజీవ సూదియానత్తం దశస్యతం మాతిరుప దసత్కదాచన స్మద్రాదిః కదాచన బృణన్నింద్రవృణపానాదయింద్రమయిమే సుతా అద్రీషు దాస ఉద్భిదస్తుభ్యం సుదాస ఉద్భిదాః తే త్వా మందంతు ధావనే మహే చిత్రాయ రాధాసే గేర్భిర్గిర్వాహస్తవ మా నాగహి సమృఢీకో నాగహి ఓషూ నో అగ్నే శృణుమీరితో దేవేభ్యో బ్రవసి యజ్ఞేభ్యో రాజభ్యో యజ్ఞేభ్యంగీరోభ్యో ధేనుం దేవా అదత్తన విదాం దుఃఖ్రే అర్యమాగత్తరీ సేషతాం వేద మే సచ మోషువో అస్మదవిదాయిం శాసనా భూవం జుమ్నాని మోదజారిడురస్మత్పురోదజారిడు యద్మస్థిత్రం యుగే యుగే నవ్యం ఘోషాదమత్యం అస్మాసు తన్మారుతోయచ్చ దుష్టరం దృదాయచ్చ దుష్టరం తధ్యం నామే జనుషం పూర్వో అంగీరా ప్రియమే ధో అద్భిర్మనుర్విధుస్తే మే పూర్వే మనుర్విదు తేషాం దేవేష్రాజతిరస్మాకం తేషు లాభాజః తేషాం పదే నమహ్యానామే గిరేంద్రాగ్నీ ఆనామే గిరా భూతాయక్షధ్వలినో బంధవార్యం బృహస్పతి విజయతి వేన వృక్షభిః పురువారేభిరుక్షభిః జగర్భాధూరాదిశం శ్లోకమద్రేర ధత్మనా అధారయత రనిందాని సుక్రతుః పురుషద్వాని సుక్రతుః ఏ దేవాసో దివ్యేకాదశ పృథివ్యావద్యేకాదశ అప్సక్షితో మహిళైకాదశస్థే వాసో యజ్ఞమిమంజోరధ్వం వేదిషదే ప్రజతామాయ సుద్యుతే దాసమేమ ప్రభరాజోని భగ్గయే వస్త్రేణేమ వాసయామన్మనాశుచిం జ్యోతిరథం శుక్రవన్నంతమోహనం అభిజన్మాతృదన్నృజ్యతే సంవత్సరే వా వృధే గద్ధమీ పునః అన్యశాసాదిక్పజాన్యోరిణ్యా కృష్ణప్రదో వే అక్షితారేతే అభిమాతరాశిషు రాచాజిహ్వం దసజనందం దృఢత్య సమాసాచ్యం కృపజం వర్ధనం విదుః ృష్ణసీదాసభూజువా అసమనాసో రఘుక్షోపాతూతాయుజ్యంత ఆసవా ఆదశ్యతేధ్వసయృషేరతేకరిక్రత యత్సీయం మయీ మమ ఇం ప్రాభిమన్వేదవిశ్వతనయన్నేతి భూషన్నయోదేభ్రోషణం నే వృషే భవత్రీరభ్యేతి రోపత్ భోజాయమానస్తన్వస్తంభతే భీమో నృంగాదవిధావృద్భిభ సంస్థిరాంగ్రేభాయతి జానన్నేమీర్ణ్యాగాయే పునర్వర్ధంతే అభీయంతి దేవ్యమన్యద్దర్ప పిత్రోక్రణ్వతే సమగ్రవక్కేసిభూర్భాస్తర్మం గృహే ప్రాయవే పునః ముంజన్యే జనాదత సంవరం జనయన్ జీవాశ్రుతం అధీపా సంవరీ మాతో రిహన్నాజోదేరేరీరస్వదాశ్యేనీ సజతే వత్తనీర అస్మాకమగ్నే మగవత్సదే విష్కదస్తువాషబోదమూనా అపాశ్యాశిషు మదీరదేర్వర్ణే వయుత్సుపరిగర్భూరాణ ఇదమగ్నే సుధీతం దుర్ధీతాదీ ప్రియాదో చిన్వన్న నక్రేజో అస్తు యజతే శుక్రం తన్వోరోచతే సుచితే నాస్మభ్యం మనసేరత్నమాత్మం తచ్చతాయనావృతనో గృహాయనిత్యారిత్రాం మద్వదీం రాస్యగ్నే అస్మాకం వీరా మఘో నోజనాశ్చయా పారజా చర్మజా చ అభీనో అగ్నబుద్ధమిర్జోర్జాద్యాక్షమాసింధవశ్రోతీర్ఘ హేడంబరవరుణ్యో వరంత బలిచ్చారూేధాయిదర్శనం దేవశ్రవర్గస్సోజని యేము బహ్వరే సాధే మతిర్ఘతయంత సశ్రుతృక్షోమపుమాన్నిత్యాసేమా సప్తసీ వాసు మాతృషు తృతీయమస్య వృషభస్ోహసే దశ ప్రవయం జనయంతజోగాన నిర్జలీ మృద్రాన్మహిడశ్చవర్పసీశానాశ్రవసాక్రంత సూరయా యీమను ప్రతిభో మధ్వాధమే గుహాసంతం మాధవిశ్వామథాయతి ప్రయత్పరమాన్నీయతే పర్యా వృక్షుధో వీరుధోతం సూరోహరి ఉభాయదస్య జనుషం యతిన్వదాదిత్యమిష్ఠో అభవద్ఘృణా శుచీ ఆజన్మాద్రేరావీ సద్యాశ్వాసుచిరహింస్యమానవుర్భియా వివాభృతే అనయత్మోర్వారోవత్సనాదిబోధినవ్యాసేష్వరాసుధావతే ఆదిద్వోతారం వృణతే దివిష్టిశుభరామివ ప్రజానాసరింజతే దేవాణ్యకృత్వామత్మనా పురుష్టతోమర్తం సంసం విశ్వధావేతి ధాయాసే ప్రియదస్థాతో వాత జ్యోతితో క్వానో నవక్వా జన అనాకృత తస్య పద్మం దక్షుడః కృష్ణదం నసస్తుతి జన్మనోరజహావ్యధ్వన తోరజాతశ్రిక్వా విక్రతోద్యామంగేభిరరుణేభిరీయతే ఆదస్యతే కృష్ణాసో దక్షిసూరయ సూరస్యేవత్తేషాధీషతే భయాః ధృతవ్రతో మిత్రుదానవ్రతో నా విశ్వసాభూరేమిత్రిభూరయాగ్నే సమానాయ సున్వతే రత్నంజమిష్టదేవతాసి సన్వారుణవ్యం సహసోయుపం భరణారేమహిరత్నధీమహి అస్మే రయన్న స్వర్థందమో న సంభగం దక్షన్నపృతాసి ధన్నసిం రస్మీభయోజమధిజన్మాని ఉభే దేవానాం సంసమృతా చ సుక్రతుః ఉదన శ్రుద్యోత్మా జీరా స్వోదా మంద్రశ్రేణవచ్చంద్రరథ ేరోగ్యర్వాంసోదంబో అచ్చ అస్తాభ్యగ్నిశ్మీమద్భిరర్కై సామ్రాజ్యాయ ప్రధనం దధాన అమీచే మఘవానో భయం చమిహన్నసూరో అధినిష్టతన్యో సమిద్ధో అగ్నావహదేవాశ్రూచే హంతుం తనుష్వభూర్జం సుతసో మాయదాశుభే ధృతహంతముపమాసి మధుమంతం తనూనపాత్ యజ్ఞం విప్రస్య మావదస్య సమానస్య దాశుషాః శుచిః పావకో అద్భూతో మధ్వా యజ్ఞం వివిక్షతి నరాసం సహస్రదా దివో దేవో దేవేషు యజ్ఞయాః ఈదితో అగ్నావహేంద్రం చిత్రమిహ ప్రియం ఇయం జిత్వామర్మమాచ్ఛాశుజిహ్వవచ్యతే స్నానాసో యతశ్రూజో బర్హిర్యజ్ఞేష్వధ్వరే రంజే దేవమ్యదస్తమవింద్రాయ శర్మ సప్రథాః విశ్రయంతామృతామృతః ప్రజై దేవేభ్యో మహీ పాపరాధ పురస్పృహోద్వారో దేవీరసస్తాభందమానే ఉపాకేన కోషాసా సుపేషసా యస్మీతస్య మాతరాసీదతాం బలిరాసుమత్ మంత్రజిహ్వాజు గుర్వణిగోరాదేవ్యా కవీ యజ్ఞం నా యక్షతామిమం సిద్ధమద్యతి విస్మృశం సృజర్దేవేష్వర్పీతాహోత్రా మరుత్సుభారతీ ఇలా సరస్వతీ మహీ దర్శీరంతు యజ్ఞియాః తన్నస్తురేవమద్భూతం పురువారం పురుత్మనా తష్టాపోషాయ విష్యతు రాజేనాభానో అస్మయః అవసృజన్ను పద్మనా దేవాన్యక్షిపనస్మతే అగ్నిర్హవ్యాశు రోదతి దేవో దేవేషు మే ధీరః భూషణ్వతే మరుద్వతే విశ్వదే వాయ వాయవే స్వాహా గాయత్రమే పదే అభ్యలింద్రాజకర్తన స్వాహా కృతాన్యా గహ్యుపహవ్యాని వీతయే ఇంద్రాగాహి శ్రుధీహవం వాంభవందే అధ్వరే ప్రథమ్యాసీమ్నవ్యాసీభీతిమగ్నయే వాచోమతిం ప్రగాసూనమే భవే భవాన్నపాద్యో వసూభిః సహ ప్రియోదా పృథివ్యాం యజీరతృప్యాః సజాయమానః పరమేభ్యో మన్యామిరగ్నిరభవన్మాతరిష్మానే అస్య క్రత్వా సమిధానస్య మద్మనా ప్రత్యావాసో జిః పృథివీ ఆరోచయత్ అస్య త్వేషా అజరా అస్య మానవస్సు సంగృహస్సు ప్రతీకస్య సుద్యుతాః అత్యక్తం నృంధావోగ్నేరేజంతే అసంతో అజరా యమే రిరే భృగవో విశ్వవేద సంగాభా పృథివ్యా భువనస్య పద్మనా అగ్నిర్భిర్భీష్మరాధమే కోపస్వరాజతి నయోవరాజ మరుతామివ స్వరస్యేనేవ సృష్టా దివ్యాయథాసనీ అగ్నిర్జంభైస్తి గిరైరత్తి పర్వతి యోధో న సత్రాన్ సవనాన్ విరింజతే కుమిన్నో అగ్నిరుచసస్య వీర సద్వసుష్కు విద్వసూభిః కామ భావరత్ చోదః కుమిత్తో దుర్జాత్ సాధయేధి అశ్వరి ప్రదీకం తమజాధియాగ్రీణే ఘృత ప్రదీకం వరదస్య దూర్ఘటమగ్నిం మిత్రం న సామిధాన రంజతే ఇంధారో అత్ర విదధే హృదేద్యక్షుత్రవన్ నామధూనాయం సతేధియం అప్రాయుచ్ఛన్న ప్రాయుచ్ఛద్భిరగ్నే శిబిరభిన్న పాయుభిః పాయి సగ్మైః అదబ్ధే విరద్రే విదే విరిట్టే నేమిరద్భిః పరిపాహి నోజాః ఏది ప్రహోదా ప్రథమస్య మాజజోధ్వాం దధాన శ్రుతిపేశ సంధియం అభిశ్రుతః క్రమదే దక్షిణామృతోజా అస్య ధావ ప్రథమం హనింసతే అభిమృతస్య దోహనా అనూషతయోనౌ దేవస్య సదనే పరీమృతాః అపాముపస్థే విభృతో యథామ సదధస్వథాదయజ్ఞావిరీయతే యోనదస్య వయసా తదిద్వపుః సమానమర్థం వితరిక్రతామితః ఆదీం భగోనహవ్యః సమస్మదావోఢం నరస్మీం సమాయం స్తారథిః సమాయసా సపర్యత సమానే యోనామిథునా సమోగసానరక్తం బలితో యువాయని పురోచరన్ నజ రోమానుషాయుగామీన్వంతి ధీరయోదశోదృశో దేవం మత్తా సభూతయే హవామహే ధనోరధి ప్రమదా దివ్యస్య రాజా సిత్వం పార్థివస్య పశుపాజీ భత్మనాశ్రియాహిరణ్య జీవక్పారీ పరిహిరాసాదే అగ్నే జురస్వ ప్రతిహర్యతద్వజో మంద్రస్వధా భరత జాత సుక్రతో యో విశ్వదః ప్రత్యంగసీదనుసతో రన్వః సందృష్టో విధుమాక్షరాః తం పృచ్ఛతా జగామాసమే దశతి కిత్వాయతే సాన్వీయతే తస్మిన్ సంధి ప్రసిడస్తస్మిన్ నిష్టయస్స వాజస్స సమానః సృష్మిణస్పతిః పవిత్రిమా విపృచ్చతి సేనేరోమనసాయదగ్రభీత్ నమృష్యతే ప్రథమం నామరంభోశ్రజతే అప్రాదిమితః నిర్గచ్చంతి జుహ్వా హస్తమర్వాదీర్విశ్వాన్యేకశృణభద్భుతాంసి గురు ప్రేణస్తదో